లేజర్ పుస్తకం 7వ భాగం. కానీ 1951లో చార్లెస్ స్టోన్స్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఒక శక్తివంతమైన మైక్రోతరంగ పుంజాన్ని తయారు చేసే విధానం కోసం అన్వేషిస్తున్నాడు. అమ్మోనియా వాయువులోని అణువులు తనకి కావలసిన మైక్రోతరంగాలలోని ఫోటాన్లని సరిగ్గా గ్రహిస్తాయని తెలుసుకున్నాడు. తగినన్ని అమ్మోనియా అణువులని ఉత్తేజితం చేయగలిగితే తనకి కావలసిన శక్తివంతమైన మైక్రోతరంగాల పుంజాన్ని తయారు చేయవచ్చు. అమ్మోనియా అణువులని ఉత్తేజితం చేయటానికి ఊరికే వాటిని వేడి చేస్తూ పోతే సరిపోదని అర్థం చేసుకున్నాడు టౌన్స్. అందుకు వేరే పద్ధతులేవో వాడాలి. విద్యుత్ కరెంటో, కాంతిపుంజమో, రసాయన చర్యో మరేవో విధానాలు కావాలి. ఆ విధానం ఏమిటో తెలిస్తే తనకి కావలసినట్టుగా బలమైన మైక్రోతరంగాల పుంజాన్ని తయారు చేయవచ్చు. 1953 డిసెంబర్ నెలలో టౌన్స్ తన శిష్య బృందం కలిసి మైక్రోతరంగాల్ని వెలువరించే పరికరం నిర్మాణం పూర్తి చేశారు. ఆ పరికరంలో ఉత్తేజితమైన అమ్మోనియా అణువులు తగిన శక్తి గల ఫోటాన్లు ఢీకొనగానే ఒక్కసారిగా మైక్రోతరంగాల్ని వెలువరించాయి. ఇది నిజంగానే ఉత్తేజిత కిరణ ఉద్గారం చేత సంవర్ధనం. ఇక్కడ వెలువడేది మైక్రోతరంగాలు కనుక ఇది ఉత్తేజిత కిరణ ఉద్గారం చేత మైక్రోతరంగ సంవర్ధనం. ఈ పరికరం ప్రస్తావన వచ్చినప్పుడల్లా చేంతాడంతా ఆ పేరును తలుచుకోవటం శాస్త్రవేత్తలకి కూడా ఇష్టం ఉండదు. అందుకే టౌన్స్ ఆ పేరులోని మొదటి అక్షరాలను మాత్రం కుదించి క్లుప్తంగా మేజర్, MASER అని పేరు పెట్టాడు. అదే సమయంలో సోవియట్ యూనియన్లో కూడా ఇలాంటి పరికరం నిర్మాణానికి పథకాలు వేస్తున్నారు. వాళ్లల్లో ఒకరు అలెగ్జాండర్ ఎం పొఖరోవ్, రెండవ వ్యక్తి పేరు నికోలాయ్ జి బాసోవ్. 1964లో ఈ ముగ్గురు మేజర్ గురించి తమ కృషికి గుర్తింపుగా నోబెల్ బహుమానాన్ని పంచుకున్నారు. మొట్టమొదటి మేజర్లు మాత్రం క్లుప్తమైన మైక్రోతరంగ స్ఫోటాలను మాత్రమే వెలువరించేవి. ఒకసారి అందులోని అణువులు కానీ పరమాణువులు కానీ ఉత్తేజితమై వాటిలో ఉన్న అదనపు ఫోటాన్ల లిప్తలో వెలువరించాక ఇక వెలువరించడానికి ఫోటాన్లు ఉండవు. మళ్ళీ కిరణాలను సృష్టించాలంటే పదార్థాన్ని మళ్ళీ ఉత్తేజితం చేయాలి. ఇదిలా ఉండగా 1956లో నికోలాస్ బ్లూమ్ ఎర్గన్ అనే డచ్ అమెరికన్ శాస్త్రవేత్తకి 3 శక్తి స్థాయిలు ఉన్న అణువును వాడాలన్న ఆలోచన వచ్చింది. అన్నిటికన్నా కింది స్థితి సామాన్య స్థితి, దానిమీద ఒక ఉత్తేజిత స్థితి, ఇంకా దాని మీద మరో ఉత్తేజిత స్థితి ఉన్నాయన్నమాట. ఇలా 3 శక్తి స్థాయిలు ఉన్న మేజర్లో అట్టడుగు స్థితిలో ఉన్న అణువులని 3వ స్థితికి చేరేలా పంపు చేయవచ్చు. తగు పరిమాణం ఉన్న ఫోటాన్ ఆ అణువుని ఢీకొన్నప్పుడు ఆ అణువు 3వ స్థితి నుండి 2వ స్థితికి పడుతూ ఒక మైక్రోతరంగ ఫోటాన్ని వెలువరించగలదు. అప్పుడు ఆ అణువులు 2వ స్థాయి నుండి అట్టడుగు స్థాయి ఉన్న మొదటి స్థాయికి పడతాయి. వెంటనే వాటిని మళ్ళీ 3వ స్థాయికి పంపు చేయవచ్చు. ఒక రకమైన ఫోటాన్ వల్ల అణువు పంప్ చేయబడుతుంటే మరో రకమైన ఫోటాన్ వల్ల ఉత్తేజితం అవుతూ ఉంటుంది. ఈ 2 ప్రక్రియలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా సామరస్యంగా పనిచేస్తూ ఉంటాయి. కనుక ఈ మేజర్ ఉత్తేజిత స్థితిలో ఉంటే నిరాఘాటంగా మైక్రోతరంగ కిరణాలను వెలువరిస్తూ ఉంటుంది. ఆ విధంగా నిరంతరాయి మేజర్ని నిర్మించిన ఘనత తదనంతరం 1981లో నోబెల్ బహుమానంలో వంతు బ్లూమెర్గ్కి దక్కింది. మేజర్లు ఫోటాన్లని సంవర్ధనం చేస్తాయని మర్చిపోకూడదు. తగిన శక్తిగల ఫోటాన్లు మేజర్ మీద ప్రసరించినప్పుడు ఆ మేజర్ నుండి మైక్రోతరంగ పుంజం వెలువడుతుంది. కనుక మొదట్లో ఉన్న ఫోటాన్ కన్నా చివరిలో వచ్చిన మైక్రోతరంగ పుంజాన్ని కనుక్కోవటం శాస్త్రవేత్తలకి సులభం. ఆ విధంగా ఈ మేజర్ ఒక సునిశ్చితమైన డిటెక్టర్గా పనిచేస్తుంది. దీని సహాయంతో అంతరిక్షంలో జరిగే వ్యవహారాలని గమనించటానికి శాస్త్రవేత్తలకు వీలవుతుంది.